లలిత ప్రియ కమలం విరిసినది, లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కులని ఉదయ రవి కిరణం మెరిసినది, ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది, అమృత కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం, కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది లలిత ప్రియ కమలం విరిసినది. పలుకుల చిలుకల కిలకిల తీగ సొగసుల తొణికిన మిలమిల పాడుతున్నది యదమురళి, రాగ చరితరగల మృదురవళి తూగుతున్నది మరులవని, లేత విరి కులుకుల నటనగని మనసులు మురిసెను లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కులని ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం, మనసు హిమగిరిగా మారినది, మనసు హిమగిరిగా మారినది, కలసిన మమతల స్వరగది పశుపతి పదగతి కాగా మేని మలుపుల చెలువపు గమనము వీణ పలికిన జిలిబిలి గమకము, నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము, గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం, స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురథం, కోరికల తారకల సీమలకు చేరుకొని వడి వడి పరువిడి ఉదయ రవి కిరణం మెరిసినది, ఊహల జగతిని లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కులని లలిత ప్రియ కమలం విరిసినది.